జై శ్రీరామ్. శ్రీరామ శరణం మమ. ప్రియ బంధువులారా, శ్రీమద్ రామాయణము కొన్ని అనివార్య కారణాల వలన 4 రోజులు చెప్పలేకపోయాను. ఐ థింక్ ఎక్కువ రోజులు ఉంటుందేమో, 10 రోజులు అనుకున్నాను. కానీ ఏమిటా, మనస్సు మరలా ఉత్సాహంగా చెప్పుకుందామంటూ ముందుకి వస్తూ ఉన్నది. కనుక దయచేసి ఆ విషయాలన్నీ కూడా తెలుసుకుంటానికి మనం ప్రయత్నం చేద్దాం. అయితే బాలకాండ పూర్తి చేసుకుందాం. విజహార బహూన్ ఋతూన్ అన్నాడు మహర్షి. చాలా ఋతువులు అంటే ఆ కాలంలో ఎక్కువగా ఋతువులు అనే దానిని బట్టి కాలాన్ని తెలుసుకునేవారు. మరి ఇప్పటిలాగా గడియారాలు లేవు. మరి ఇంకా ఏదైనా సరే కనీసం ఇప్పుడు ఫోన్లో చూసినా మనకి టైం తెలుస్తూ ఉంటుంది. అప్పుడంటే ఆకాశము, నక్షత్రాల గమనము, సూర్యచంద్రుల గమనం బట్టే కాలం తెలిసేది. భూమి మీద ఉన్నటువంటి మార్పులు, ఆ ఋతువులు అనేవి భూమి మీదే చలికాలము, వేసవికాలము, వసంతకాలము, అలా చాలా మార్పులు అప్పుడు ఉన్నాయి. కొన్ని చూస్తే వాటిల్లో 5 ఋతువులే కనపడుతూ ఉంటాయి కొన్ని చోట్ల. అలాగే తర్వాత 6 ఋతువులు, అయనాలు, ఇవన్నీ కూడా వారు తెలుసుకున్నారు వేద ఋషులు. సూర్యోదయము, సూర్యాస్తమయము, గ్రహణాలు, గ్రహగతులు అన్నీ తెలుసుకున్నారు. దానికి వారు చాలా కాలము తపస్సులు అంటారు అవే. తర్వాత కథలు కూడా మనకి, నాకు చాలా కాలము మనస్సులో పట్టి పీకుతూ ఉండేది, ఏమిటి ఇవన్నీ నిజమా ఈ కథలు అని. మరి ఇప్పుడు మనకు చూస్తుంటే ఏ కథలు చూసినా మనకి అన్ని దేవతలతో ముడిపడి ఉన్నాయి. తర్వాత చూస్తే అసలు ఎక్కడా దేవత కనపడదు. పైగా పోని అన్ని మహిమలు, అన్నీ మానవ అతీతాలు. ఆకాశగంగ అంటూ అది ఎక్కడి నుంచో వచ్చిందంటారు. ఆ పాతాళానికి వెళ్ళి ఏదో వారి అది సముద్రము, మరి అప్పుడు లేదా వాళ్ళు ఏదో సగరుని కొడుకులు తవ్వేశారు, మట్టి తిన్నారు, సముద్రం అప్పుడు ఏర్పడింది అంటూ ఉంటుంది. నిజానికి ఏమంత హేతువు సరిపోతుందా? సముద్రాన్ని అసలు తవ్వితే రావటం ఏంటి, మట్టి తినటం ఏంటి? అలాగే ఇప్పటికి మనకి ఆకాశంలో నుంచి అంటే ఎత్తైన హిమాలయ శిఖరాల్లో నుంచి గంగానది పుట్టి సముద్రంలో కలుస్తూ ఉంది, ఎన్నో పాయలుగా చీలిపోయింది. అయితే ఆ సంగతి వాళ్ళకి తెలియదా? అంటే తెలుసు, వాటి పేర్లు తెలుసు, అన్నీ తెలుసు. వారు పెట్టినవే భూగోళంలోనే మొత్తం అన్నీ ఉన్నాయని వారే చెప్పారు. ఆ కథలు మనకి అంతు చిక్కల. వాటి యొక్క ఎలా ఈ కథను చెప్తున్నారు, నక్షత్రాలతో కలిపి చెప్పేవాళ్ళు. అవి ఎందుకోసమనంటే కాలాన్ని తెలుసుకోవటానికే వాళ్ళు చెప్పింది అప్పుడు. కానీ తర్వాత తర్వాత ఎప్పుడో వచ్చేసింది. నేను అదే అంటుంటాను ఎప్పుడు కూడా, ఈ కథలలో నుంచి ఒక లింక్ ఏదో తెగిపోయింది అంటుంటాను. అది ఏమిటనంటే ఇదే లింక్ అని నాకు అర్థమయ్యింది. ఆ వేదముల్లో చూస్తే అవే ఉన్నాయి ఎక్కువగా. వేదము వేదము వేదము అంటూ ఉంటే ఏదో తెలియనిది ఏమీ కాదు, అది శ్రమ పడితే తెలుస్తుంది. అంటే మన యొక్క ఈ ఖగోళ శాస్త్రము, భూగోళ శాస్త్రము వేదముల్లో ఉన్నది. ఈ గమనాలు ఇవన్నీ దానికి ఒక ఏవేవో ఆపాదించేశారు. ఈ చదవకూడదని కొందరు, చదివినా అర్థం కాదని కొందరు, ఏదేదో అవన్నీ మనకి వాటిని పక్కన తోసేసి ఆ వేదమే రామాయణం అయింది అని తర్వాత చెబుతున్నారు. వాల్మీకి అయితే చెప్పలేదు. అంటే రామాయణంలో కథలు కూడా రామకథలు తప్ప ఇతరంగా వచ్చే కథలన్నీ కూడా ఆ వేదముల్లో తెచ్చుకున్నాయే. ఈ గంగా, ఇవన్నీ ఉన్నవి దీంట్లో. అవన్నీ కూడా ఒక సాంకేతికంగా చెప్పిన కథలే తప్ప నిజంగా జరిగినాయి కాదు. అలా జరిగినాయి అనేటటువంటి ఒక భ్రాంతి మనలో ఏర్పడిపోతుంది, పోయి ఉన్నది కూడా. అది ఒక మార్పుని మనం చేసుకున్నట్లయితే దానిని మనం తెలుసుకోవటం కష్టమే. ఇంకా అసలు ఇంకా చాలా పరిశోధనలు చేయాల్సి ఉంది, కానీ చేయలేరు ఇప్పుడు ఎవరూ. అవన్నీ గతించిపోయినాయి. అందుకే రామకథ ప్రధానంగా మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దామని, వాల్మీకి ద్వారాను రామకథ రామునికి ఉత్కర్ష అంటే ఎక్కువ గొప్పతనాన్ని కలిగించేవి ఉంటే తెచ్చుకుంటాం, అపకర్ష తక్కువతనాన్ని కలిగించేవి ఉంటే తెచ్చుకోను నేను ఇతరము నుంచి. వాల్మీకి ఎక్కడ రామునికి అపకర్షగా చెప్పలేదు ఆయన, వ్యాఖ్యానాలు అలాగే రాసినాయి. అయితే అప్పటి కాలంలో భగవంతుడు అనేటటువంటిది వారేమి ప్రత్యేకించి ఋషులేదో కొంతమంది రాముడు భగవంతుడు అని కొద్దిమందికే అన్నారు, తెలుసుకున్నారు చాలా ఈ ఋషులే. కానీ రచన వచ్చిన తర్వాత అంతా వ్యక్తం చేస్తూ ఉంటారు భగవానుడు అన్నట్లుగా. కథ కదా మరి, ఇది చెప్పుకుంటున్నాం. కనుక ఈ రెండు చూసుకుంటే రాముని యొక్క నడతంతా మానవీయత, మానవులు ఎలా ఉంటారో అలాగే దైవత్వాన్ని అయినా ప్రదర్శించాల, అవసరమైన చోట మానుషత్వాన్ని మించిన కొన్ని కొన్ని చోట్ల శక్తులు చూపించాడు ఆయన. అతి మానుషశీల వృత్త వేషాలని చూపించాడు రాముడు. మరి శ్రీకృష్ణస్వామి అని అంటే అలా కాదు, అసలు నేను భగవంతుడినే అని చెబుతూ ఈయన అడుగడుగునా తన చరిత్రలు చేష్టలు అన్నీ కూడా జన్మ కర్మచ మే దివ్యం అని చెప్పేశాడు ఆయన. దివ్యాలు ఇవి మామూలుగా మీలాంటివని అనుకోకండి అన్నాడు ఆయన. కనుక మనము తెలుసుకున్నట్లయితే ఆయన కథలన్నీ దివ్యాలే, అవి దొంగతనాలు దొంగతనాలు కాదు, జారత్వాలు జారత్వాలు కాదు, అలా గమనించి దానిని తెలుసుకోవాలి. కనుక ఈ కృష్ణ కథ రామకథ అదిగో అలా నేను భావించి ఇలా చెబుతూ ఉన్నాను, దయచేసి గమనించండి. అవి రాలేదు ఇవి రాలేదు అని అనుకోకండి. అతిశయోక్తులుగా ఇంకా ఇతరత్రా ఉన్న వాటిని అన్నింటినీ కూడా మనము చెప్పుకోవటానికి అంటే నేను ప్రయత్నం చేయటం లేదు, అదొకటి గమనించండి. అలాగే రామచంద్రస్వామి మానవుడుగా అన్నాం కనుక తాటక అనేటటువంటిది మొదట రాముని ఆక్రమించటానికి జయించటానికి చూసింది అది అవిద్య. అవిద్య అనేటటువంటిది ఆక్రమించలేకపోయింది మనిషిని కూడా. అంతే, మనిషి ఎదురు తిరిగితే ఏం చేయలేదు, తెలుసుకుంటే తన తత్వం తెలుసుకుంటే ఏం చేయలేదు అది. ఇక మారీచ సుబాహుల్ని ఏమని చెప్పుకున్నాం, మారీచుడు ఆగామి కర్మ రాబోయే కర్మ, సుబాహువు సంచిత కర్మ. మన కర్మల్లో మూడు రకాలు ఉంటాయి, ఇది అనాది కర్మ, ఎప్పుడు పుట్టామో ఎవరికీ తెలియదు. కనుక మరి భగవంతుడికి కూడా తెలియదా అంటే భగవంతుడికి తెలుసు, తెలియదు అని అంటే ఆయన సర్వజ్ఞత్వానికి భంగము. కానీ ఆయన చెప్పినా మనకు తెలియదు, అదే మాట అంటాడు ఆయన, నేను చెప్పినా కూడా మీకు తెలియదయ్యా అన్నాడు ఆయన. కనుక మనకు తెలుసుకునే శక్తి ఎలా ఉంటుంది, మన శక్తి మన ఆలోచన. ఇప్పుడు మన లెక్కల్లో పరార్థం అనే ఒక సంఖ్య ఉంది, అదే తెలియదు. ఇంకా దానికి వెల్వలు అంటూ ఇంకా ఒకటి ప్రక్కన 69 సున్నాలు 70 సున్నాలు పెట్టే వరకు అంకెలను చెప్పారు, సంఖ్యలు. అవి కంప్యూటర్లు తీసుకోలేవు, ఎక్క వాటిల్లోకి ఆ సున్నాలన్నీ రావు. మరి అంత లెక్కలు మనకు తెలియదు, వాటిని అందుకోవటం కష్టం. అంతేకాక వాటితో కూడా అందదు పరమాత్మ తత్వము. ఇంకా ఆయన చెప్పినా మనకు అర్థం కాదు, కనుక వాటిని ఎలా ఒక గొప్ప విషయాలుగా పరమాత్మ చెప్పిన విషయాలుగా భావించి ముందుకు పోతూ ఉందాం. మనం చేసినటువంటి కర్మ కొంత అనుభవించడానికి వస్తూ ఉంటుంది. ఈ సేవింగ్స్ అకౌంట్ లాగా, ఒక బ్యాంకులో సేవింగ్స్ అకౌంటు ఉంటే ఎస్బి అనేది అంటారు కదా అది, అలాంటిది మన యొక్క ప్రారంభ కర్మ. ఇంత అనుభవించడానికి తెచ్చుకున్నాం, ఆ వెనకడదంతా ఫిక్స్డ్ అయిపోయి ఉంది, అది రాదు బయటికి రమ్మంటానికి తేవటానికి వీల్లేదు, కాలపరిమితి దానికి అంగీకరించదు. ఈ దీని మీద కూడా కొంత వడ్డీ ఇస్తుంటారు మనకి, ఆ సేవింగ్స్ బ్యాంకు మీద కూడా. ఒక నెల కదలకుండా ఉంచితే ఆ ఉన్నదానికి రెండో నెలలో ఏయో తేదీలు వాళ్ళ లెక్కలు ఉంటాయి, కొంత ఇస్తూ ఉంటారు. ఇది ఒక ఉదాహరణగా చెప్పుకుందాం. అంటే మనము అనుభవించటానికి తెచ్చుకున్న ప్రారబ్ధ కర్మని చేస్తూనే అంతకంటే ఇంకొంచెం ఎక్కువ చేస్తూ ఉంటాం, అది ఆగామి కర్మ. అంటే రాబోయే కాలంలో మనం మళ్ళీ అనుభవించాలి, అంటే ఈ జన్మలో కాకపోవచ్చు, ఈ జన్మలో అయినా అవ్వచ్చు, ఇది మళ్ళీ ఏళ్ళు సంచితంలో చేరను వచ్చు. ఇలా కర్మ సిద్ధాంతం అది, ప్రారబ్ధ కర్మ తప్పకుండా అనుభవించాల్సిందే, ఇది తప్పది. కనుక వీటిల్లో ప్రారబ్ధ కర్మ అంటే దానికి వేరే ఎక్కడో దాచుంచేది ఏం కాదు, మన శరీరమే. ఈ శరీరం ఎంతకాలం ఉంటే అదే ప్రారంధం. ఆ ప్రారంధం తీరిందంటే ఇది పోతుంది, ఏ రూపంలోనైనా పోతుంది. ఒకవేళ అది పాను అని అంటే ఆత్మహత్య చేసుకునైనా శరీరాన్ని విడిచిపెట్టి పోతుంటారు. వాళ్ళు ఏదో అవుతారు, అది అవుతారు, ఇది అవుతారు అనేది ఏమీ లేదు, ఏదీ కారు. అయితే లోకంలో జనము భయపడకుండా ఉండటం కోసముగా మళ్ళీ ఈ పనులు చేయకుండా ఉండాలి అని భయపెడుతూ ఉంటారు. ఆత్మకి చావు లేదు, దేహాన్ని హింసించుకొని పోతూ ఉంటుంది అది. సరే, అది ప్రారంధం అంటే ఇకంతే, ఇది జరిగింది అని అంటే అది ప్రారంధం అంతే. జరిగిన దానికి ఇది ఎందుకు జరిగింది, ఇలా ఎందుకు జరగలేదు అనటానికి ఏమాత్రము ఆస్కారం లేదు. అది జరిగేది కాదు, అది మారేది అంతకంటే కాదు. మన ఆగామి కర్మని మన చేతిలో ఉంటుంది, మార్చుకోవచ్చు. అది వర్తమానంలో మనము చేసుకుంటూ ఉంటే అది మారుతుంది. అందుకే వర్తమానమును నువ్వు సరైన రీతిలో ప్రవర్తించు అంటాడు శ్రీకృష్ణ స్వామి. గహనా కర్మణో గతి అన్నాడు, కర్మగతి తెలియటం చాలా కష్టమయ్యా అన్నాడు. కనుక దానిని అలా ఆ మారీచుడు ఆగామి కర్మగా, సుబాహుడు సంచిత కర్మగా, మానవుడు సంచిత కర్మని పరమాత్మని తెలుసుకుంటే సంచిత కర్మ పోతుంది. ఉత్తర పూర్వాఘయో అశ్లేష వినాశవు అని ఒక బ్రహ్మసూత్రంలో కూడా చెప్తూ ఉంటారు. ఉత్తర కర్మేమో అశ్లేషం అంటదు ఆగామి, పూర్వకర్మేమో అది వినాశము నశించిపోతుంది అంటారు. పరమాత్మను తెలుసుకుంటే జీవుడికి, జీవునిలాగా నడిచేది రామతత్వం, దీన్ని మనం తెలుసుకోవాలి. జీవునిలాగా నడిచేదే రామతత్వం, కనుక అలా దానిని మనం తెలుసుకుంటాం. అయితే అన్ని చోట్ల మరి ప్రతిదానికి తీసుకొచ్చేసి ఇలా తీసుకుపోయి చెప్పవసరలా, అన్నిటికీ కాదు. కొన్ని చరిత్రే అది, జరిగిన చరిత్రలో ఆ చరిత్రని చరిత్రగాని చెప్పుకుంటూ దానిలో ఉన్న ఆధ్యాత్మిక విషయాలని సరైన వాటిని చెప్పుకుంటూ ముందుకు సాగుతాం. సీతాకళ్యాణం, వారిద్దరు కూడా లక్ష్మీనారాయణులే కనుక సీతాకళ్యాణం జరిగింది. చాలా ఋతువులు, చాలా సంవత్సరాల కాలం వారు అక్కడ అయోధ్యలో సుఖాలు అనుభవించారు అని చెప్పాడు ఆయన. ఇక మనము అయోధ్యాకాండలోకి వస్తూ ఉన్నాం. హరి ఓం శ్రీ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేత శ్రీ రఘునందన పరబ్రహ్మణే నమ శ్రీరామాయణే వ్యాఖ్యానచతుష్టయ విశిష్టే అయోధ్యాకాండ ప్రారంభ. గచ్చతా మాతులకులం భరతేన తదానగః శత్రుఘ్నో నిత్య శత్రుఘ్నః నీతః ప్రీతిపురస్కృతః. ఒక 8 నిమిషాలు మాత్రమే, కొంచెం సౌండులు లేకుండా ఉంటే పర్వాలేదు. మరి మధ్య తర్వాత వచ్చేసి మధ్య మధ్యలో వచ్చే సౌండ్ల కంటే మాట్లాడినా ఏం చేద్దాం, ఇంకా తప్పదు కదా. కనుక గచ్చతా మాతుల కులం భరతేన తదా అనఘ శత్రుఘ్న, అనఘుడైనటువంటి శత్రుఘ్నుడు. శత్రుఘ్నుడు రాముని మూడవ తమ్ముడు, అంటే నాలుగవ వాడు కదా. అనఘుడు, పాపరహితుడు, నిత్య శత్రుఘ్నుడు అంటే శత్రుఘ్నుడు అంటే అసలు శత్రువులను నశింపచేసేవాడు, ఘనంతి అని. నిత్య శత్రుఘ్నుడు, నిత్య శత్రువులని ఇంద్రియాలను కూడా నశింపచేసేవాడు, బయటెక్కడో కాదు, శత్రువులు మనలోనే ఉన్నవి అని చెప్పారు. కనుక ఈ శత్రుఘ్నుడు మాతుల కులం భరతేన, మా భరతేన భరతునితో మాతుల కులం మేనమామల ఇంటికి గచ్చత తీసుకొని పోబడ్డాడు. నీత ప్రీతి పురస్కృత, నీత వెళ్ళేటటువంటి ఆ భరతునితో ప్రీతి పురస్కృత సంతోషంగా తీసుకుపోబడ్డాడు అని చెప్పాడు. ఈ పదములు ఇవి. మరి ఇదేమిటండి అని అంటే తీసుకుపోవటము అని అంటే ఆ విశేషార్థాలన్నీ కూడా మనకి గోవిందరాజయంలో వినిపిస్తారు. దాన్ని ఇక్కడ మనం కొన్ని చూసుకుంటూ వెళ్తామన్నాం కదా, చూద్దాం. గోవిందరాజయ వ్యాఖ్య. శ్రావం శ్రావం శఠారే శమదమ వపుష పుల్ల వక్త్రారవిందాతు ఆలోచ్య ఆలోచ్య వాచ ప్రకృతి మధురయా ప్రోచ్య విద్వజ్జనేభ్య గోవిందార్య సుధీశ కుశిక కులమణి గూఢగాఢాశయాఢ్యం సమ్యక్ సాకేతకాండం సరసజనముదే సాదరం వ్యాకరోతి. ఆయన శ్రావం శ్రావం ఆ గురువుగారి ద్వారా విని విని విని వికసించినటువంటి ఆ ముఖ వికాసం కలిగిందట ఈయనకి. విని విని ఆనందాన్ని పొంది ఆలోచించి ఆలోచించి ఆ తర్వాత మననం చేశాడు. ఆ తరువాత విద్వజ్జనులు కొరకై ఇప్పుడు ప్రోచ్యా చెబుతూ ఉన్నాడు. ఎవరు? గోవిందార్య సుధీశ, గోవిందార్యులు అనేటటువంటి ఒక పండిత శిఖామణి. కుశిక కులమణి, కౌశిక వంశం ఆయనది. అలా గూఢ గాఢాశయాఢ్యం, గూఢములైనటువంటి అర్థములను తెలిసినటువంటి మనస్సు కలవాడాయన. సాకేతకాండం, ఈ అయోధ్యకాండకి సాకేత, అయోధ్య అన్న సాకేతమే కదా పట్టణానికి, కనుక సాకేతకాండమును సరసజనముదే సాదరం వ్యాకరోతి. సరసజనులు గ్రహించగలిగినటువంటి వారి కొరకు వ్యాఖ్యానం చేస్తూ ఉన్నాను అన్నాడు ఆయన. అంటే ఆయన విన్నాడు గురువుగారి ద్వారా, ఆయన ఆలోచించాడు, అప్పుడు తను జీర్ణం చేసుకున్న తర్వాత చెబుతూ ఉన్నాడు ఆయన. అంటే రామాయణము ఆలోచించి ఆలోచించి ముందు వినాలి, ఆ తర్వాత ఆలోచించాలి. శ్రవణము మననము అన్నమాట, ఇది చేయవలసినటువంటిది. అలా చేసి చెప్తున్నాడు ఆయన, అప్పుడు చెప్పాలి. మరి రామాయణం చెప్పాలంటే అదిగో అలా చెప్పాలి అని మనకు తెలుస్తూ ఉన్నది. ఇక ప్రథమే కాండే, మొదటి కాండలో ఏతస్మిన్ అంతరే విష్ణు ఇత్యాదిన యతోవా ఇమాని ఇత్యాది శృతి ప్రతిపాదితం జగత్కారణత్వం, ఈ చెప్పినటువంటిది పూర్వకాండలో ఏతస్మిన్ అంతరే విష్ణు ఉపయాతో మహాద్యుతి అని చెప్పారు. యజ్ఞ సమయంలో దశరథుడు యజ్ఞం చేసే సమయంలో వచ్చాడు అని కదా చెప్పింది విష్ణుమూర్తి. ఆయన అలా చెప్పటం వలన ఏమిటనంటే జగత్కారణత్వం చెప్పినట్టు అయిందట. జగత్కారణుడు ఎవరు అంటే ఆ విష్ణుమూర్తి. ఎలా అంటే యతోవా ఇమాని భూతాని జాయంతే ఇచ్చాది, యతోవా ఇమాని భూతాని జాయంతి ఏన జాతేన జీవంతి యత్ ప్రయంతి అభిసంవిశంతి తద్విజిజ్ఞాసస్వ తద్బ్రహ్మ అంటూ ఉపనిషత్తు చెప్పిన మాట ఇది. అంటే ఎవని వలన ఈ లోకాలు పుడుతూ ఉన్నాయో, ఎవని వలన పుట్టినటువంటి లోకాలు ఆ స్థితిని కలిగి ఉంటున్నాయో, ఆ తర్వాత ఎవని యందు లయం చెందుతూ ఉన్నాయో, ఆ తర్వాత మరల తిరిగి రానటువంటి స్థితిని ఎవని ద్వారా పొందుతూ ఉన్నావో, అదిగో ఆయన పరబ్రహ్మ అన్నాడు. ఆ జగత్కారణుడు ఈ విష్ణువు అని చెబుతూ ఉన్నారు అని ఆ కారణత్వాన్ని చెప్పారు ఇక్కడ అన్నారు ఆయన. అహం వేద్మి మహాత్మానం ఇచ్చాదిన, బాలకాండలో చెప్పినటువంటిది ఆ విశ్వామిత్రుడు, అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం అంటూ చెప్పాడు కదా, రాముని యొక్క సత్యపరాక్రమం నాకు తెలుసయ్యా అన్నాడు. అంటే ఏమిటి సత్యపరాక్రమము అంటే పురుష సూక్త ఉక్త మహాపురుషత్వము అట. పురుష సూక్తం చెప్పింది. పురుష సూక్తం అనేది నాలుగు వేదములలోనూ ఉన్నది. అంటే ఈ పురుష సూక్తం అంటే పరమాత్మ ఎలాంటి వాడో తెలియచెప్పింది ఆ పురుష సూక్తం. ఆ పురుష సూక్తములో చెప్పబడినటువంటి మహాపురుషత్వము ఈ రామునిలో ఉన్నది అని విశ్వామిత్రుడు తెలియచేశాడు అని చెబుతూ ఉన్నారు. త్వమనాదిర అనిర్దేశ ఇత్యాదిన అచించ వైభవత్వం ఇచ్చేవం సర్వస్మాత్ పరత్వం ఉక్తం. నీవు అనాదివి అనిర్దేశమైనటువంటి వాడు అంటూ స్తోత్రాలు చేశారు అహల్య ఇలా. కనుక దాని ద్వారా అందరికంటే ఈయనే పరుడు అనే సంగతి చెప్పబడింది. రాముడే ఆ విష్ణుమూర్తి రాముడుగానే వచ్చాడు అని. అధికం ఏమిరే విష్ణువు, ఆగు ఆగు అమ్మ ఆగు తల్లి, ఏయ్ ఆగవే ఆగాగు మీద పడుకో, అయిపోయింది తల్లి. ఇక అధికం మేనరే విష్ణువు అని తెలిసింది కనుక అది విష్ణుమూర్తి. తదితరేషాం అపరత్వంచ సంప్రతిత సహేయ ప్రత్యనీక కళ్యాణ ఏకతానత ప్రతిపాద్యతే ద్వితీయ కాండేన. ఇక రెండవ కాండలో ఏం తెలియజేస్తూ ఉన్నారు అనంటే కళ్యాణ గుణములు హేయముల కంటే వేరైనవి చెబుతూ ఉన్నారన్నారు. ఇది మనకి కలిగేటటువంటి విఘ్నాలు బయటగా వస్తున్నాడు, ఇదేమో మరుగుతూ ఉంటుంది. ఇంకెన్నెన్నో ఆ విఘ్నాలు మరి తప్పు ఎలాగూ, మంచి పనులకి విఘ్నాలే తప్ప చెడు పనులకి ఏం జరుగుతాయి, కనుక వాటిని దాటుకుంటూ వెళ్ళటమే. చూద్దాం ఇక ఇంకా ఏమేమి చెప్తుంటారో వాటిని తెలుసుకుంటూ ఉందాం. జై శ్రీరామ్.